1-3-4 సర్వవిమోహిని సం ధా సర్వవిమోహిని సర్వాన్ విమోహతితి అన్యథా గ్రాహయతితి వా తథా అజ్ఞానేనానృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః అనుతేన హి ప్రత్యుఢాః ఇతి శ్రుతిస్మృతిభ్యాం అజ్ఞానావరణస్య శ్రీకార్యం మోహనాది సత్తా ప్రకాశాది ప్రధానాధిష్టానత్వేనుపచారాత్ సర్వం మోహయతీతిచ్యతే అయో దహతీతి సత్ ఓం సర్వ విమోహిన్యే నమః. ఆం వి సర్వజనులను మోహింపజేయనది లేక ఉన్న నస్తువును ఉన్నట్లుగాక మరియొక విధముగా గ్రహింపజేయునదిగాన దేవి సర్వవియోహిని అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతనః. అజ్ఞానము మాయకార్యమైన యజ్ఞానము చేతనావరింపబడియున్నది. అనృతేన ప్రత్యుఢాః మాయాకల్పితమైన ఏనృతము అజ్ఞానము చేత సత్యము. 211 శంకర గ్రంథకత్నావళి జ్ఞానము ఆవరింపబడియున్నది ఎను శృతి స్మృతి వచనముల నలన అజ్ఞాన ఆనరణశక్తుల కార్యములైన మోహింపజేయుట వస్తుసత్తను ప్రకాశింపజేయుట మొదలైన ప్రధాన కార్యములకు అధిష్టానముగా ఉన్నది. అందువలన ఆరోపము చేత ఇనుము తగలబడుచున్నది అను రీతిగా సర్వమును మోహింపజేయుచున్నదని చెప్పబడినది. కావున సర్వవిమోహీనీయగు నామము దేవియందు అన్వర్థము అనగా అజ్ఞానము వలన ప్రపంచముగా కప్పడునట్టి వస్తువును పరమేశ్వరి జ్ఞానప్రకాశము చేత బ్రహ్మస్వరూపముగా దర్శింపజేయును. ప్రకాశస్వరూపమగు బ్రహ్మవస్తువును తన యావరణ శక్తి చేత ప్రపంచరూపముగా చూపించును. బ్రహ్మనిష్టయే ఈశ్వర రూపముతో కనబడుచున్నది గావున పరమేశ్వరి జడప్రకృతి అయిన ఇనుము వంటిదని మాయాసబలిత చైతన్యము ఈశ్వరుడు దాహకత్వశక్తిగల యజ్ఞియని యారోపించి చెప్పబడినదని తెలియనగును సర్వాధార సర్వగత సర్వాన గుణవర్జిత సర్వాకుణ సర్వమాత సర్వభూషణభూషిత. 26